ಶ್ರೀಮಾನ್ ವೆಂಕಟನಾಥಾರ್ಯ ಕವಿತಾರ್ಕಿಕ ಕೇಸರಿ ವೇದಾಂತಾಚಾರ್ಯವರಿಯೋ ಮೇ ಸನ್ನಿಧತ್ತಾಂ ಸದಾ ಹೃದಿ ನಮೋ ನಾರಾಯಣ. ವಿಲ್ ಕಂಟಿನ್ಯೂ ಟು ಎಂಜಾಯ್ ಸ್ವಾಮಿ ದೇಸಿಕನ್ಸ್ ವರ್ಕ್ಸ್ ಆನ್ ಸ್ವಾಮಿ ದೇಸಿಕನ್ಸ್ ಫ್ರಮ್ ದ ಬುಕ್ ಶ್ರೀಮದ್ ವೇದಾಂತ ದೇಸಿಕ ವಿಷಯಕ ಸ್ತೋತ್ರಮಾಲ ಕಂಪೈಲ್ಡ್ ಬೈ ತಿರುವಳ್ಳೂರ್ ತಿರುಮಲ ಈಚಂಬಾಡಿ ರಂಗನಾಥಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿ, ರಿಲೀಸ್ಡ್ ಬೈ ಅಸ್ಮದ್ ಆಚಾರ್ಯನ್ ಶ್ರೀಮದಾಂಡವನ್ ಶ್ರೀ ಪೌಂಡ್ರೀಪುರಂ ಸ್ವಾಮಿ ಥ್ರೂ ದ ಆಶ್ರಮಂ ಶ್ರೀರಂಗಂ. ಅಂಡ್ ಇಟ್ಸ್ ಅ ವಂಡರ್ಫುಲ್ ಕಲೆಕ್ಷನ್ ಆಫ್ ಆಲ್ ವೇದಾಂತ ಸ್ತೋತ್ರಮ್ಸ್ ಆನ್ ವೇದಾಂತ ದೇಸಿಕ ವಿಚ್ ಯು ಹ್ಯಾವ್ ಬೀನ್ ಎಂಜಾಯಿಂಗ್. ಟುಡೇ ವಿ ವಿಲ್ ಎಂಜಾಯ್ ಶ್ರೀ ವೇದಾಂತ ದೇಸಿಕ ಗದ್ಯಂ. ಇಟ್ಸ್ ಅ ಗದ್ಯಂ ವಿಚ್ ಇಸ್ ಕಂಪೋಸ್ಡ್ ಇನ್ ಲೈನ್ ವಿತ್ ರಘುವೀರ ಗದ್ಯಂ ಆಫ್ ಸ್ವಾಮಿ ದೇಸಿಕನ್, ಮಹಾವೀರ ವೈಭವಂ ಆಫ್ ಸ್ವಾಮಿ ದೇಸಿಕನ್. ಗದ್ಯಂ is like a prose form praising Swami Desika here in Srimad Vedanta Desika Gadyam. In this, Swami Desikan's, the greatness of his birth, the Vidya Abhyasam, within the 20 years of age, how he has learnt Veda Vedangam, Tarkam, Mimamsai, Vyakaranam, Vedantam, Sakala Sastram from his maternal uncle, how he had been blessed by Sri Hayagrivan through the Lala Amritam, how he shined with Jnana Bhakti Vairagya Kalyana Gunas, and how he had the Kalakshepam of more than 30 times, and how he had composed Paduka Sahasram in just less than a jamam in one night, 3-4 hours time, and how he had been conferred by the title of Kavitarkika Simham by Lord Sri Ranganatha himself, and by Periya Pirati on Sarvatantra Swatantra, and how he had very beautifully, categorically, unambiguously explained the Vishishtadvaita Sampradayam, Ramanuja Darshanam, Bhakti Prapatti Margam, and blessed us with the Tamil Prabandhams and Sanskrit Prabandhams, and Swami's Agadita Ghatana Shakti, and with the way he alleviated the illness of one Bhagavata by name Kandadai Lakshmanacharyar, and how he blessed the Brahmatantra Swatantra Parakalamatam of founder, one of his Shishyas, and his own son Kumaravaradacharyar and other Shishyas with the Ubaya Vedanta Pravachanam, how he protected the Sruta Prakashikai, and how he performed the Kainkaryam in Trinarayanapuram, and how he completely lived the 101 years with several Sri Suktis, numerous Sri Suktis, and all that has been very beautifully explained in this Vedanta Desika Gadyam. And Jayatyagila Durbadi Timirauka Divakaraha Shritatapa Prashamanastrayantarya Sudakaraha. And he is like the sun which dispels the darkness of the other matams, non-Vaidika matams. And he is the one who removes the grief, the sorrow of the Sharanagatas. He is Vedanta Acharyan. He is the moon which remains victorious at all times. Jaya Jaya Mahadeshika. He is Acharya Shrestha Pallande for him. Nigamanta Desika Vedanta Acharya Vishwalankara Vishwamitra Pavitra Gohatra Kalashodati Kaustubha. He is the Kaustubha Ratnam that came out of the ocean of Vishwamitra Gotram, which is the purest in the world. Vibhudavairi Varuthini Vidrasi Venkatesha Vimala Gantavatara. He is the Gantavataram, Trivengadamulayan's Gantavataram, which sends shivers to the Rakshasas and Asuras. Ananta Sadrisha Ananta Gunakara Ananta Guru Nantana. He is the Anantasuri's son, and Anantasuri is the ocean of Kalyana Gunas, equivalent to Bhagavan himself. Shobana Charita Sulochano Tama Totaramba Lochana Chakora Chandra. He is the Totaramba, Totaramba's the most wonderful fabulous lady with the virtuous conduct, Totaramba, and her darling son, Chakora Chandra, and his Vedanta Desika, Bahubuka Magat Makadoshita Pundarikaksha Suri Punya Palabhuta. Pundarikaksha is Swami Desikan Pitamahar, who used to perform several yagams, and he is the wealth of Pundarikaksha. Patsakula Tilaka Varadacharya Vichita Nadadur Ammal Vatsya Varadacharyas Vailakshanya Kataksham befell on Swami Desika at the age of 5, which we enjoyed a couple of days back. Brahmavit Pravara Anantarya Vihita Brahmopadesha Anantaryan, Swami Desikan's father, Anantacharya, he had given the Brahmopadesha, Pitre Brahmopadeshtreme Gurave Daivatayacha Prapyaya Prapakayastu Venkateshaya Mangalam. So he is Brahmopadesha. Anantacharya is the one who initiated with Brahmopadesham to Swami Desikan. And Swami Desikan initiated Brahmopadesham, the Gayatri Mantram, to Kumara Vardacharya. Vadiham sa balahaka matula Ramanujacharya shakasa labda sakala veda vedanga tarkamimam shasabda vedanta shastra jata. He is a Vadihamsa Vahar and Appullar Ramanuja, Atreya Ramanujacharya, from whom Swami Desika learnt all Vedams, Vedangams, Mimamsam, Vyakaranam, Vedanta Sastram, all those wonderful he had learnt from Appullar. Vimshadyapta Vishrita Nana Vidavidya, within 20 years he had learnt Sakala Vedas, Veda Vedangam and Sastrams. Swapadam Bujadhyana Suprasanna Turanga Muka Muka Vinishrita Lala Sutapana Lapta Sarvajna. And because of the contemplation of Sri Lakshmi Hayagrivan's lotus feet, he had drunk the Lala Amritam from Lakshmi Hayagrivan's mouth. Jikwagra Simmasanam Abhyupayaha, Swami Desikan mentions in Hayagriva Stotram. Thus, Sri Lakshmi Hayagrivan resided in his tongue and wetted his tongue with his own nectar. Thereby, he completely was blessed by Lord Shriyapati Sri Lakshmi Hayagrivan. And hence, he had Sakala Vidyai. Then and there, Jnana Bhakti Vairagya Vatsalya Sausilya Udhare Chaturya Madhurya Sthairya Dhairya Karunya Chama Samatamadi Ananta Kalyana Gunabhushana. So, Swami shined with Jnana, Bhakti, Vairagya and Vatsalya and Sausilya, Audharya, Chaturyam, Madhurya, Stairya, Dhairya, Karunya, Chama, Samatamadi, Ananta Kalyana Guna Bhushana. Thus, he was shining with all these Kalyana Gunas, and he had such a Vatsalyam on everyone, in mixing with such Sausilyam on scholars as well as the ignoramuses, and he blessed us with such Vatsalyam on all Sishyas. He blessed us with so many Sri Suktis on for the entire Sri Vaishnava community. And thus he shined with so many infinitely auspicious attributes, Swami says here in the Vedanta Desika Gadya. Subhakula Prasuda Tulya Guna Lakshana Preyasi Sakacharita Sakala Dharma. And he was blessed with a spouse who was matching in all aspects, in all Kalyana Gunas, in all Lakshanam, born in Satkulam, and thus she was Sahadharma Charini. Ayavadana Devanata Achyuta Gopala Raguvira Ranapungava Varadana Rahari Yatotkari Deepa Prakasha Dehalija Venkatesha Rangesa Pakshisha Hedisha Yatisha Rama క్షమా గోదా విషయ స్తోత్ర సుధారంజిత సహృదయ బుధ జన హృదయ. అండ్ హియర్ స్వామి సేస్ హయవదన హయగ్రీవ స్తోత్రం దేవనాయక దేవనాయక పంచాశత్ అచ్యుత శతకం గోపాల వింశతి రఘువీర గద్యం పరమార్థ స్తుతి వరదరాజ పంచాశత్ వైరాగ్య పంచకం న్యాస దశకం న్యాస వింశతి కామాసి కాష్టకం అన్ నృసింహ వేగాసేతు స్తోత్రం అన్ అష్టభుజాష్టకం అన్ యథోత్కారి శరణాగతి దీపిక అన్ దీప ప్రకాశ దేహళీశ స్తుతి అన్ దేహళీశ దయాశతకం అన్ వెంకటేశ తిరుమల దశావతార స్తోత్రం భగవద్ధ్యాన సోపానం అభీతి స్తవం న్యాస తిలకం ఆన్ రంగేశ అండ్ గరుడ దండకం గరుడ పంచాసన్ అన్ పక్షీష సుదర్శన అష్టకం అన్ షోడశాయుధ స్తోత్రం అన్ హేతీశ శ్రీస్తుతి అన్ రమ భూస్తుతి అన్ క్షమ గోదాస్తుతి అన్ గోదా. హీ బ్లెస్టెడ్ విత్ సో మెనీ స్తోత్రం అండ్ హీ ఎంచాంటెడ్ అండ్ ఎంచాంటెడ్ ద రసికాస్ ద పండితాస్ విత్ సచ్ వండర్ఫుల్ శ్రీ సూక్తి. పరదేవతా పారమాహత్య వేది పరాశర వ్యాస ప్రాచేదస వైశంపాయన బోధాయన శుక శౌనఖ భరద్వాజ చాండిల్య హారీత పరప్రతి పరమఋషి సమధిక వైభవ. హీ వాస్ గ్లోరియస్ ఈవన్ గ్రాండర్ ఇఫ్ నాట్ ఈక్వల్ మోర్ దాన్ హారీత చాండిల్య భరద్వాజ శౌనక శుక బోధాయన వైశంపాయన వాల్మీకి వేదవ్యాస పరాశర హూ ఆల్ హ్యాడ్ అండర్స్టుడ్ పర్ఫెక్ట్లీ అండర్స్టుడ్ ద పరదేవత. అండ్ స్వామి దేశికన్ ఈజ్ ఈవన్ మోర్ దాన్ దమ్ ఎస్టాబ్లిషింగ్ ద పరదేవత అండ్ త్రూ ద పరదేవత పారమార్థి అధికారం మీన్ రహస్యత్రయసారం హీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ అండర్స్టుడ్ పరదేవత equal to if not more than these rishis, says Swami in this. Venkata chala varana chala gopanagara ahindra nagara shri mushna chitrakuta shri kumbhakona shri ranga shri vanadri gurukhapuri prabhuti ashtotra shata vishnu divyasthana seva santosha rachita padavinyasa pavitrikrita prithvi mandala తిరుమల కాంచీ తిరుక్కోవలు త్రివేంద్రపురం శ్రీముష్ణం చిత్రకూటం కుంభకోణం శ్రీరంగం తిరుమాళరించోలై ఆళ్వాత్రినగరి. దస్ హీ వెంట్ టు ఆల్ దీస్ దివ్య దేశంస్ అండ్ హీ హ్యాపీలీ రిజాయిస్డ్ గోయింగ్ టు దీస్ దివ్య దేశం అండ్ ప్యూరిఫైడ్ దోస్ విలేజెస్ బ్లెస్డ్ దో భాగవతాస్ దేర్ విత్ హిస్ త్రివడి దేర్. దట్ వాస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్వామి. అండ్ యతిపతి యామునార్య నాథముని పణితి పరిష్కార పంచరాత్ర రక్ష రహస్య రక్ష నిక్షేప రక్ష సచ్చరిత్ర రక్ష అండ్ గీతార్థ సంగ్రహ రక్ష సదదూషణి సర్వార్థ సిద్ధి తత్వముక్త కళాప తత్వ టీక తాత్పర్య చంద్రిక న్యాయ పరిశుద్ధ్య న్యాయ సిద్ధాంచన అతిగరణ తర్పణ అతిగరణ శారావళి సంకల్ప సూర్యోదయ యాదవాభ్యుదయాది అనేక దివ్య ప్రబంధ నిర్మాణ సామర్థ్య సందర్శన సంతుష్ట శ్రీ రంగనాథ దివ్యాజ్ఞాలబ్ధ వేదాంతాచార్య పథ. శ్రీ విత్ ద కంపోజిషన్ ఆఫ్ ఆల్ దీస్ శ్రీ సూక్తిస్ అండ్ పంచరాత్ర రక్షై విచ్ ఎగ్జాక్ట్లీ టాక్స్ అబౌట్ శ్రీ భాష్యకార యామునముని నాథముని తిరుమడి శ్రీ సూక్తిస్ రహస్య రక్షై నిక్షేప రక్షై సచ్చరిత్ర రక్షై తాత్పర్య చంద్రిక న్యాయ పరిశుద్ధి సర్వార్థ సిద్ధి సదదూషణి తత్వముక్త కళాపం తత్వ టీకై సంకల్ప సూర్యోదయం యాదవాభ్యుదయం అండ్ ఆల్ దీస్ వండర్ఫుల్ శ్రీ సూక్తిస్ వేర్ బ్లెస్డ్ బై స్వామి దేశికన్ అండ్ ఇన్ శ్రీరంగం. అండ్ శ్రీ రంగనాథ వాస్ సో ప్లీజ్డ్ విత్ దాట్ he conferred the title Vedanta Acharya there. So and also tatvallabha kripa samprapta sarvantra swatantrata bhrita Sri Ranganatha's priya sakhi Sri Ranganayaki priya and Ranganayaki blessed Swami with the title sarvantantra swatantran. You obtained the grace of his consort Periya Pirati who conferred on you the honorific title Sarvatantra Swatantra. Sandarishana Mahatra Nirasta Samasta Durvaha Dishanka. You are the one who simply chased and drew away just by our Kataksham all the Avaidika Matams. And Trimshadvaram Svavita Sarira Kabashya, 30 times you blessed us, the Sishyas, with the Sivashya Kalakshepam. Sastrajana Nibadda Jaitratvaja Prasadita Dasatisha Saudha. And you had everywhere Sishya Kotis, and who established your greatness in all directions. Yekayamini Yamanimada Paduka Sagasravana Sanjata Vishmaya Rangesha Vishranita Kavita Kika Simma Samakya Vikyata Vaidakya. So in one night, Paduka Sagasram was composed in one yama. In one night, in one yamam, it was composed. And Swami Ranganathan was so pleased with it. He conferred the title Kavitarkika Simham after this Paduka Sagasram. And Samsara Dhavanala Santapta Sanjeevana Sarasamrita Parivaharupa Sarasara Ragasyatraya Sara Abhayapradana Sara Guru Parampara Sara Sara Sankshepa Sara Sangraha Upagara Sankraha Virodha Parihara Pradana Sataka Paramapada Sopana Tattva Padavi Ragasya Padavi Tattva Navanita Ragasya Navanita Tattva Matrika Ragasya Matrika Tattva Sandesha Ragasya Sandesha Ragasya Sandesha Vivarana Ragasya Shikamani Tattvatraya Shulaka Ragasya Traya Shulaka Munivahana Boga Anjali Vaibhava Sampradaya Parishuddhi Astigiri Mahatmya Paramatabanga Tattva Ratnavali Tattva Ratnavali Pratipadya Sankraha Ragasya Ratnavali Ragasya Ratnavali Hridaya Ranjita Rama Sahaya Nitya Bahumata. And this Sarasaram, which is like the flood of nectar, and it is so tasty, and it is also like a medicine that would completely make anyone, those who are caught and dying in the samsara tapam and the samsara agni, ragasya trayasaram, all these nectars are ragasya trayasaram, abhaya pradana saram, guru parampara saram, sara sankshepam, sara sangraham, upagara sankraham, virodha parihara. Swami Desika, namah padmaksha pautraya namo nantarya sunave namo varadanatharya pitre vedanta suraye. Namaskarams to the grandson of Pundarikaksha. Namaskarams to the son of Anantarya. Namaskarams to the father of Kumara Varadacharya, Vedantacharya. Nirmitam Venkateshena Vedantacharya Vaibhavam. Sankirtayet Pratidinam Vedantacharya Bhaktiman. This work on Vedantacharya's greatness is composed by Venkatesha, who is the author of this particular Vedanta Desika Gadyam. And those who are blessed with the bhakti on Vedanta Acharya should recite this every day. Kavitarkika Simhaya Kalyana Gunashaline Srimate Venkateshaya Vedanta Gurave Namaha Srimate Nigamanta Mahadesikaya Namaha Namo Narayana Adiyat.